మొదటిసారి నిన్ను చూశాను నేను, నీ ప్రేమ పాశం లాగింది నన్ను, లాగింది నన్ను. ఏ తారలోను నీ తీరు లేదు, ఏ పువ్వులోను నీ నవ్వు లేదు, లేదు లేదు. నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి, తాజా గులాబీ సిగ్గుతో తల వంచి చూడు. నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి, తాజా గులాబీ సిగ్గుతో తల వంచి చూడు. ఏ తారలోను నీ తీరు లేదు, ఏ పువ్వులోను నీలవు లేదు, లేదు లేదు. నీ చక్కనైన మేలులో నీ ఛాయ చూసి, చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయే నేడు. ఏ తారలోను నీ తీరు లేదు, ఏ పువ్వులోను నీ నవ్వు లేదు, లేదు లేదు. సుందరిలో కానరాని సోయగాలు, ఏ వయ్యారిలో లేని అందచందాలు. ఏ సుందరిలో కానరాని సోయగాలు, ఏ వయ్యారిలో లేని అందచందాలు. తనలోన కలిగి మనసార వలకే చినదాని కోసం బతికేను నేను, నేను నేను.